ధ్వజవో భరతేంద్రాగతోమామత్రే సింజతామధ్యమున్ధా కామీ వీరస్సుదామస్ వేదిం జుహోదవృష్ణే దది దేషవస్తి అధ్వర్యవోజో అపోవ్రివాంసం వృత్రం జగానాసన్యే వృక్షం అస్మాజేతం భరతరద్వసాయం కేషయింద్రో హరిహతి పీతిమస్య అధ్వర్యవోజో త్రిభీకం జఘానయోగాభుగా జతమేమలం తస్మాజేతమంతరిక్షేణమాతమింద్రం సోమైరోర్ణోదజోర్ణ వస్త్రై అధ్వర్యభోజపురాణం జఘాననవ చక్వాంసం నవతిం చ బాహూన్ యో అద్భుతమవ నీచాబాధేతమింద్రం సోమస్య మృజేహీనోత అధ్వర్యభోజస్వస్వం జఘానజస్వృష్ణమసుఖం యోవ్యంసం జస్తిప్రం నమోజిం జోరుధిక్రాంతస్మాజింద్రాజాంధోజుహోత అధ్వర్యవాజశ్చరం సంబరస్య పురో విభేదాశ్వనేవ పూర్వీ యో భర్తిరః శతమింద్రః సహస్రమభావ బద్ధరదాసోమస్మై అధ్వర్యవాజశ్రమాసహస్రం భూమ్యా ఉపస్థేవ వజ్జగన్వాన్ ఉత్తరస్యాయోరదిదిగ్భస్య వీరాణ్యావృణగ్భరదాసోమస్మై అధ్వర్యభోజన్నర కామయాద్వేషీవంతోనసాతలింద్రే గభస్తి భూతం భరత శ్రుతాయేంద్రాయ సోమం యజ్ఞభోజుహోత అధ్వర్యమకర్తనాభూతం వనగున్నాయధ్వం విషాణోస్తమభివాసే భజింద్రాయ సోమం మధిరం జుహోత అధ్వర్యమపయసో ధర్యసాగో సోమేభిరీం వృణతా భోజమింద్రం ఏదాగమస్ నృతం వజేద్యుత్సరం భూజో యజతశ్చేత అధ్వర్యభోజో దివ్యశ్యవస్వోజ పార్థివస్య క్షమ్యస్య రాజా సమోద్రన్న ప్రణతాయ భేదేంద్రం సోమేభిస్తో అస్తు అస్మభ్యం తద్వాసో దానాజరాధ సమర్థయస్వ బహుదే వసవ్యం ఇంద్రయశ్చిత్రం శ్రవస్యానుద్యోగ్రహద్వారేమ విదధే సువీరాన్వశ్య మహతో మహానీ సత్యా సత్యస్య కరణాని వోచం మృగద్రుగేష్మివత్సుతస్యాస్య మధే అహిమింద్రో జఘాన అపంసేద్యామస్తమాయద్బృహం తమారోదాసీ అవృణదంతరిక్షం సధారయత్ పృథివీం అత్పథశ్చ సోమస్య దామధ ఇంద్రశ్చకార సద్మే వత్రాచో విమీమాయమానేర్వజ్రే నఖాన్యతృణన్నదీనాయత్ ప్రతిభృద్దీర్ఘజాతే సోమస్య దామధ ఇంద్రశ్చకార సప్రవోల్రేన్పరిగత్యా దీతేర్విశ్వమధాయూతమిధ్యే అగ్నౌ సంగోభిరస్వైరసృజద్రదే విశ్వమస్య రామధైందశ్చకార శయీం మయీం సులిమేతోరరం నాత్సో అస్మాకృణ పారయస్వస్తి ఉత్సాయ నయమభిప్రతస్థ స్వామస్య రామధైందశ్చకార సోదం జం సింధో మరిణాన్మహిత్వా మధ్యేనాశస్వం పీపేష అజమసో జమినీభిర్విషన్ సోమస్య రామధైంద్రశ్చకార స విద్వాపగోహం కనీనామావిర్భవన్మృగాదిష్టత్వరావృగ్ ప్రతిశ్రోణస్థాద్యా అనగదిష్ట సోమస్య రామధైంద్రశ్చకార జినద్వలమంగీరోభిర్గృణాలో విపర్వదస్య బ్రహ్మిణాన్యైరత్ గృణగ్రోధాంసి కృత్యమాన్యేషాం సోమస్య రామధైంద్రశ్చకార స్వప్నేనాభ్యుభ్యాచమూరింధనిం జఘంధరస్యం ప్రధనీజీమావః సంభీషిషత్ర వివిధే హిరణ్యం సోమస్య రామధైంద్రశ్చకార నూనం దాదే ప్రతివరం జరిత్రే దూహీయదిందక్షీణామఘోనీ శిక్షా స్తోత్రభ్యోమాదిగద్భగో నా బృహద్వదేవ విదధే సువీరా ప్రవశ్యతమాయతి భగ్నామేవ సమిధానే హవిర్భరే ఇంద్రామజుర్యం జలయంతముక్షితం సనాజివాహనమవాసే హవామహే యస్మాదింద్రాగృహదకించే మృతే విశ్వాహన్యస్మేన్ సంభ్రదాధీవీర్యాతహోమహోహస్తేవ్రంభరీర్ణనికృతం రక్షోణీభ్యాంబరిభ్రేదయంద్రియం నముద్రై పర్వతైరింద్రధేరథా నే వజ్రమన్వస్నోజిగశ్చనయదాసుభిక్పదాసియోజనా పురు నిశ్వేత్యస్నైయజదాయ దృక్తభే కృతంభరం నివృఢభాజతుస్తతే మృషాయజస్వ హవిడా విదృష్టరస్తువేంద్రసోమం మృషభేన భానునా ృక్షోదప్పవతే మధ్వభూర్మిర్వృషభాన్నాయ వృషభాయ వాజవే వృషణాధ్వర్యో వృషభాసో అద్రాజో వృషణం సోమం వృషభాజ సుష్మతి వృషాతే వజ్ర ఉదతే వృషారథో వృషణాహరీ వృషభాన్యాయూధ వృష్ణామదస్ వృషభత్వమే ఇంద్రసోమస్ వృషభస్ దృప్తి తేనాభన్నసమానేవ్యుభం బ్రహ్మణాజామితమానేషు దాభీషి కుమిన్నో అస్య మజాసో నిబోధీషదీంద్రమోత్సన్నవసూనస్ చామహే పురాసం బాధాభ్యావృత్సనోధేనన్నవత్సం జవాసస్ విద్యుషీ సకృత్సుతే మదివిశ్వక్రతో సంవత్నే భిన్నవృషాణో నశీమహి నూనం దాకే ప్రతిపదం జరిత్రే దూహేయదింద్రలక్ష్మీనామఘోనీ శిక్షాస్తోదృభ్యోమాతి దగ్గోలో బృహద్వదేమ విదథే సువీరాస్మైనవ్యామంగిరస్వదర్చుష్పాయదస్య ప్రత్నధోదీరాజే విశ్వాయద్గోత్రాదహ సాపరీ మృతామదే సోమస్ సంహిరాన్నీరాయత్ సభోజయో ప్రథమాయ సభోజోమిమానో మహిమానమాతీరత్ శూరోజో యుత్సమం పరివ్యదీర్ణీజామహినా ప్రత్యముంచత అధారుణో ప్రథమం వీర్యం మహద్యస్యాగ్రే బ్రహ్మణా సుష్మైరయ తేన హర్యస్వేన విచ్యూతా ప్రదీరయశిశ్రుతే సధ్యాగ్రే అధాయో విశ్వాభువనాభిమస్మరే అభ్యబద్ధత ఆద్రోదీ జ్యోతిరాతోత్సీభ్యంతమాం సుజుధీదాసమవ్యయత్ స ప్రాజీనాన్ పర్వతాన్ బ్రహ్మజోజ సాధరాజీనామకృణోదపామపాహ అధారయత్ పృథివీ విశ్వధార్య సమస్తభ్నాన్ మాయజాద్యామవస్వసాహ స్మారం బాహుభ్యాంగం పితాగ్రేణాద్విశ్వస్మాదాధనుషో వేదస్పరి ఏనా పృథివ్యాం విక్రిమం సయజ్జైవజ్రేణ హద్రేణక్త విశ్వనీ మాజూరేవ విద్రోస్తామానాదాసదస్వామీ ఏ భగం ప్రకేతముపమాస్యభారతద్ధి భాగం తన్వో భోజన్ పామింద్రమయం భూమేమ దిష్టమింద్రాం శివాజాన్ అవింధీంద్రజిత్రయాన భూతీర్ణన్నింద్రవశ్యాదోన నూనం దాదే ప్రతిపరం జరిత్రే దూహీజనింద్రక్షీణామఘోనీ శిక్షాభ్యో మాది దద్భగో నో బృహద్వదేమ విదథే సువీరా రాతారతో నవో యోజిత స్నిష్టదుర్యుగస్త్రిగద సప్తరశ్మి దారిద్రమనుష్యస్వరుడా సయుక్తిభిమతిభీరం సోభూత్ సాస్మారం ప్రథమం సద్వితీయ ముతో తృతీయం మనోడ సహోదా అన్యస్యాగర్భమన్యభూజనం దసో అన్యేభిః సృజతేజేన్యోమృషా హరీనుకం రథ ఇంద్రస్ యోజమాయీ భూక్తే నవత సానవేన మోషత్వామత్ర బహవో ప్రానిరమన్యజమానాసో అన్యే ఆద్వాభ్యాం హరిభ్యామింద్రయాహ్యా చతుర్భిరాషద్భిర్భూయమాన ఆష్టాభిర్దశభిః సోమపేయమయం సుతః సోమఖలామృతస్కః సత్యాంసదాయాహ్యర్వాణాసత్వాదింసదా హరిభిర్విధాన ఆ పంచాశతాసురేభిరింద్రాషక్యాసత్యాసోమేయమ్ ఆదిత్యానవత్యాయాహ్యర్వాణాసతే నహరిభిరుచ్యమాన అయమ్ హిరే సునహోత్రేషుతోమయీంద్రాజాపరీషిక్తోమదాయ మమ బ్రహ్మేంద్రయాహ్యచ్ఛాభిశ్వాహరీధురిశ్వారథస్య వృత్రాభిగమ్యో బహుధాస్మిన్సోదసమానేమాదయస్వ మమయింద్రేణ సఖ్యం విలోషదస్మభ్యామస్య దక్షిణాదుహీత ఉపజ్యేష్టేవరూకమస్తౌ ప్రాయే ప్రాయే జిగీవాం స్వశ్యామ నూనం సదే ప్రతివరం జరిత్రే దూహీయజిం సదక్షిణామఘోనీ శిక్షా స్తోతృభ్యో మాదీధగ్భవో నో బృహద్వదేవమిదతే సువీరా అపాయ్యాంత సోమదాయమనీషిణస్సుభారస్య ప్రజల యస్మిన్నింద్ర ప్రతివీవామృధానమోగో దే బ్రహ్మణ్యంతశ్చరాహ అస్య మందానో మద్ధో మద్రహస్తో హిమింద్రో అన్నోమృతం వివృశ్చత్ ప్రయత్నజోనసురాణ్యచ్చా ప్రజాంశిజనదీనాం చక్రమంత సమాహీనయింద్రో అర్ణో అపాం భైరయదహిహాచ్ఛా సముద్రం అజనజత్సూర్యం విరగ్గా అగ్నాన్నాం వజునాయసాధత్ సో అప్రదీయమన మే భూనీంద్రో దాదద్దాసుటేహంతి భృత్రం సద్యోజోనుభ్యో అదతాయ్యో భూత్పస్పృధానేభ్యః సూర్యస్య ధాతౌ సతం భతయింద్రః సూర్యమా దేవో రేణం మత్యాయస్తవాన్ ఆయద్వయం గుహదవద్యమస్మై భరతం సంహైత సోదసస్యన్ సంధయస్ సదివసారాధజే దృష్టమసుకం కుజమం కుత్సాయ జివో దాతాజనమతింజనవేంద్ర పురోజైరంబరస్య ఏవాతయింద్రోజతమహేమశ్రవస్యాత్మనాయంద అసమత్సాప్తమాదుషానననమోపధరదేవస్య బీజో ఏవాతే గృత్సమదాశూరమన్మాజునాదక్షు బ్రహ్మణ్యంత ఇంద్రదేదవీయమోర్జం సక్షుజం సంనమస్యు మూలం సాధే ప్రతివరం జరిత్రే దూహీయజింద్రదక్షిణామఘోనీ శిక్షా స్తోతృభ్యో మాతిభగో నో బృహద్వదేమే సువీరా వయమ్ దేవజ ఇంద్రభిద్ధిషుణ ప్రభరామహేవాజయన్నరసం విపణ్యబోధీర్ధ్యోమనీతమయక్షందోన్ వన్నాయింద్రీర్మాయతోజనాన్ స్వమినో దాసుడోవరుచేచ్చాధీరమిక్షాది నోజువేంద్రో జోహోద్ర సకార శివో నరామస్తు పాత సమానభూతీకృతనం దండస్తువంతం చ ప్రణేషత్ తమస్తురయంద్రం తం గృణీడే యస్మిన్ మృదుస్వాహ సతస్య తమస్వకామం వీవరది జానో బ్రహ్మణ్యతో నూతనస్యాయో సో అంగీరసాముజుష్మాన్ బ్రహ్మాదూతో దాతుమిష్ణన్ ముష్ణన్ నృఢత సూర్యేణ స్తవానస్వస్వూర్జాని సహస్రుదయింద్రో నామ దేవూర్ధ్వో భూవన్మనూరేధస్మద అపప్రియవరుదసాదస్ సాంఛిరో భరద్దాస సుధావాన్ చరుద్రహేంద్ర కృష్ణయోనీ పురంతరో దాసీరయ్రీ అజనయన్మేక్షమస్తామానస్ దూతో తస్మై తపస్యా అమనోదాయి సత్యేంద్రాయ దేవేభిరన్నసాతౌ ప్రతియదస్య వజ్రం బాహ్వోర్ధృహత్వేదస్యోర్పురాజీర్నిరారీత్ నూనం దాతే ప్రతివరం జరిత్రే దూహీగజిం ప్రదక్షిణామఘోనీ శిక్షా సోదృఢ్యోమాసి దద్భగో నా బృహద్వదేమ విదతే సువీరా శిశ్వజితే ధనజితే స్వర్జితే సత్రాజితే ఋజిత ఉర్వరాజితే అశ్వజితే భోజితే అబ్జితే ఫలేంద్రాయ సోమం యజతాయ హర్జతం అభిభువేభిభంగాయ వన్వచేషాధాయమానాయ మేధసే విగ్రజే బన్నాయ నృప్తరీత వేదత్రాసాహే నమగింద్రాయ భోజన సత్రాసాహోజన భక్షోజనం సహశ్చవ నో యుద్ధో నజోష ముక్షితః మృతంజగస్సూరిర్విక్షమాహరిత ఇంద్రస్య వోచం ప్రకృతాని వీర్యా అనానదో వేణవో దోధతో పదోగం వీరవిష్కాశమట్టకాజోదశ్రుతనో వీళ్ళిదృతరింద్రస్వ యజ్ఞముషసః సర్జనత్ యజ్ఞేన ఘాతమత్తురో వివిద్రిదేధియో హింధానాభుషిజో మనీషిణా అభిస్వరాషదాకాశమయింద్రే హింధానాద్రవీణాన్యాసత ఇంద్రశ్రేష్టా నిద్రవీణాని దేహిత్యం దక్షస్య సుభగత్వమస్మే కోషం వజీనామరిత్యం ధనూనాం స్వాత్మానం వాచస్సూదినత్మన్హాం దృగదృగేణ మహిళోజపాసినం ద్రుభిషుష్పస్త్రిమత్సమామపి భద్రష్ణూనా సుతం యథాపాసత్ సరీం మమాదమహిగర్మకర్త వే మహాముదం దైనం సత్యదేవో దేవం సత్యమింద్రం సత్యయిందో అదత్పిషీమా అభ్యోజతాక్మిం యథాభవదారోదాసి అపృణదస్య మజ్మనా ప్రభావృధే అదత్తాన్యం జఠరే ప్రేమరిచ్చదసైనం సత్యదేవో దేవం సత్యమింద్రం సత్యయిందో సాంజాతూ నా సాకమోజావక్షిత సాకం వృద్ధో వీర్జై సాధయమృధో వితర్షణి దాధస్సు పదేకాంబసుదైనం సత్యదేవో దేవం సత్యమింద్రం సత్యయిందో సత్యందర్యం ఘతోపారీంద్రప్రథమం పూర్వం దివి ప్రవాచం ఘతం యద్దేవ్రాణాసుమధ్యాదే వమోజతాదూర్జం సదక్రదుర్విదాజిషం గణాన్వగణపదింబామహే కవిం కవీనామోపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్తేదసాదనం ఏవాశ్చిత్తే అసృజపచేదసో బృహల్పదే జిజ్ఞియం భాగమానసో ఉస్రాజీ వసూర్యోజ్యోతిషా మహో విశ్వేషా విద్యాజితా బ్రహ్మణామసి ఆవిధ్యాపతిరాపస్తమాంసి జ్యోతిష్మంతం తథా మృతస్య తిష్టతి బృహస్పదే భీమవ మిత్రదంభనం రక్షోహణం గోత్రభిరం స్వర్భిరం సునీతిభన్నయ శిత్రాయ సేజనం యస్తోభ్యంతసాన్నతమం హో అశ్రవత్ బ్రహ్మద్విషస్తప నో మన్యుమీరసి బృహస్పతే మహితత్తే మహిత్ఫలం నతమం హో నదోదితం కుతశ్చన నారాధయస్తితి భవనద్వజామినాః విశ్వాజిదస్మాధ్వనసో వివాధేయం సోపారక్షాది బ్రహ్మణస్పతే వర్ణో గోపాధిగృద్మే చక్షరస్తవ వ్రతాజ మధుభర్జరామహే బృహస్పతేజో నో అభిపరో దేవాదం మర్మర్తుదుచ్చునాహరస్వతీ ఉత వాజో నో వర్తజాతనాగసోరా జీవామర్త సాధుకో మృగా బృహస్పతే అపదం వర్తయా పదస్సుగన్నో అస్యై దేవవీతయే కృధి రాతారం తనూనారంభవామహేమస్పర్తరధిభక్తారామస్మయం బృహస్పతేదేవనిదో నిబర్హజమాధురే భావుత్తారం సుమ్నమున్నాసన్ వయం సుమృధా బ్రహ్మణస్పతే స్వాఘావసో మనుష్యాద ధీమహి యానో దూరే దళితో జారాతజోభిసంతి జంభజాతాన ప్రసాహ ప్రజాభయముత్తమం ధీమహేమజో బృహస్పతే పప్రీనాశ్రీనాజిజా మానో దుశ్రంత అభిజుచ్చుదీరత ప్రసృదంతా మతిభిస్తారిషీమహి అనాలతో వృషభోజగ్నిరాహవన్నిష్టప్తాసత్రం మృదానాదసాసై అదే సచ్చరే నలా బ్రహ్మణస్పద ఉగ్రస్య దిద్దమిదా వేణు హర్షిణ అదే వేణమన సాయోరి షణ్యతి సాముగ్రో మన్యమానోజిఘాంసతి బృహస్పతే మా బృహస్పస్య నోమధో నికర్మ మన్యుం దురేవచ్చ సర్ధరద హరేషు సంయో నమ సోమలజ్యోగం తావాజేషు సనీతాధనం ధనం విశ్వాజిధర్యోమృధో బృహస్పతిర్విమ బర్హారథాంగివ ఏ జిష్టజాతమని రక్షతస్తమజే త్వా నిదేదధిరే దృష్టవీర్యం ఆవిష్టకృష్జతసత్వముఖ్యా అంబృహస్పతే విపరిరాపో అద్వయ బృహస్పతే అధియధర్యో అర్హాద్యుమద్యుమాధిక్రతు మధ్వనేషు యద్ధీత గచ్చమదరిద ప్రజాదలధస్మాసుద్రవీణం ధేషి చిత్రం మానస్తేనేభ్యోజే అభిద్రుహస్పతే రామివారిపవోన్నేషు జాఘృతు ఆ దేవామోహ దేవి వ్రయో హృది బృహస్పతేన పరస్సా విదు శిష్యేభ్యో హి తాభువనేభ్యస్మరిష్టాయ నస్వామ్ కవి చదేణచిదృఢయా బ్రహ్మణస్తృహో హంతామహృతస్య ధర్తరి సహస్రియేభ్యజిహీతమర్మలోకమాహం గోత్రమృతసృజోజతంగిర ఇంద్రేణ యుజాతమసాపరీవృతం బృహస్పతే నిరపామోహుగ్యో అర్ణవం బ్రహ్మణస్పతే త్వమస్య యంతా సూక్తస్య బోధితనయం చ జిన్వ నిశ్వంతద్భద్రం జతమంతి దేవా బృహద్వాదేమ విదతే సువీరాః భద్రంగా అపీవాదయమనాః ఓం హరిః ఓం సేమామవిద్ధి ప్రభృజంజలిశ్రీషేరాభిధే మనమయామహాధ్యాభిద్వాన్ స్వమతే సఖాతవ బృహస్పతే శీతధస్వతమో మతిం యోనం త్వాన్యన మన్యోజ సోదాదర్ధర్మన్యునా సంవరాజిని రాజ్యాభయదచ్చుతా బ్రహ్మణస్పతిరాజాపి షద్వసుమంతం విపర్వతం తదేవానాం దేవత మా జగత్తమశ్వత్వం దృఢాప్రదందవీరితా ఉద్గాజదభిరద్బ్రహ్మణా పరమగోహత్తమోద్యదక్షయత్ స్వాహ తస్మాశమపదం బ్రహ్మణత్మధర్మధూధారమభియమోజసాతృణత్ త్వమేవ విశ్వేమభిరేష్వద్రుతో బహుసాకం శ్రీజురుత్సముద్రిణం సనాతాకాచిద్భువనాభవీత్వా మాద్భిః శరద్భిర్దురో వరం తమ భయదందాజరతో అన్యదంజలిజకార భజునా బ్రహ్మణస్పతిః అభిరక్షంత అభిజయతమానసన్నిధిం పాణీనాం పరమం గుహాహిలం తే విద్వాంసః ప్రతిచక్ష్యాతా పునర్జత భువాజంతృతీయురాభిసం రావాణః ప్రతిచక్ష్యాతా పునరాధాతస్థః కవచో మహస్పతః ేవాగ్నిమస్మాష్ణోస్తిరణో జహుర్హితేన క్షిప్రేణ బ్రహ్మణస్మదిర్యత్రి ప్రదద స్మోతి ధన్వనా సాధ్వీర్ణ భోజాభిరస్యాతిక్షసోకం నోనయ తదనం నయస్వే నయ పురోహితస్తుష్టో దస్తయుధి బ్రహ్మణస్పదే క్ష్మోయద్వాజంభరే మదీధనాదిత్సూర్యస్తపదితృథాభుప్రథమం మేఘనాపతో బృహస్పతే సుమిత్రాధ్యాతాన్యస్ వాజినో జనా ఉభయే భుంజతే విశాహ యోగారే వృజనే విశ్వథా విభుర్మహామూరన్వస్వసామక్షీత స దేవో దేవాన్ ప్రదేవ ప్రదే పృథుర్విశే ఋతాపరిభోర్బ్రహ్మణస్పతి విశ్వం సత్యం నాఘవానా జివోరితాపశ్చల ప్రమేణం జవ్రతం వాచేంద్రా బ్రహ్మణస్పతి హవిర్నోన్నం యుజే భాజినా జిగాతం ఉదాదిష్టా అనో శృణ్వన్ దివన్నాయ సభేజో విప్రో భరతే మతీధనా ీరుద్వేష అనుపచారుణమాదిస్ భాజీతమిషే బ్రహ్మణస్పతి బ్రహ్మణస్పతేరభవద్యథాపం సత్యమన్యర్మహి కర్మాగరిష్యత యోగాగుదాదత్తదిగే విచారభజన్మహీవీతిశ్రమదాదరత్పృథాక్ బ్రహ్మణస్పతే సుజమస్ విశ్వరాజస్వదేషు వీరాృంధిరస్తం విదీసా నో బ్రహ్మణాపేషి మేహమం బ్రహ్మణస్పతే తమస్యంతసూక్స్ బోధితనాయంబ విశ్వం తద్భద్రం యజమంది దేవా బృహద్రదేవ విదధే సువీరా ఇంద్రానో అగ్నిం బాణవద్వర్షద బ్రహ్మాదూషవద్ జాతేన జాతమది ప్రసరుసృధేయం జంజుషం దృఢతే బ్రహ్మణస్పతి వీరేర్వీరాణవద్వరుష్యతో గోభీరయం ప్రసద్బోధవిత్మనా శోకంచతనయం చ వర్ధతేయం జంగిషం కృణతే బ్రహ్మణస్పతి సింధర్నక్షోదశ్యమీవాంగృహాయతో వృషే భవద్ధీంగ్రభిమచ్చోజసేరీవ ప్రతిగర్ణాగవర్తవేయం జంగిషం కృణతే బ్రహ్మణస్పతి తస్మా అర్హంతి దివ్యాసత్తస్వసత్వాభిప్రథమో ఘోషో గచ్చతి అనేహృద్దరిహంతోజసాయంజితృతే బ్రహ్మణస్పతి తస్మాయుద్ధిష్ణే ధృనయంతసింధవోచ్ఛిద్రాధర్మదిరే పురూణి దేవానా సుమ్నే సుభగస్తే ధతేయంజితృతే బ్రహ్మణస్పతి విజిరిచ్చంసోవరవద్వరిష్యతో దేహ భయం నిజదేహ భయంతమభ్యాసత్ ప్రావీరిద్వనవత్సుధృష్టరయ్యేదయ్యోర్విభజాది భోజనం యజస్వీర ప్రవీహి మనాయతో భద్రం మనక్రమష్టవృద్ధూర్జే హరిష్కృణద్వశుభోజాదిబ్రహ్మణస్పతేరవ ఆవృణీమహే స యజ్జనేన స విజాతజన్మ నాసపుత్రైర్వాజం భరతే ధనాగృహీ దేవానా పితర మా వివాసతి శ్రద్ధామానాహమిషా బ్రహ్మణస్పతి అస్మే హవ్యేర్ఘృతమద్భిరవేదత్వం రాజానాయతి బ్రహ్మణస్పతి ఉరుష్యదేవం హాదో రక్షదీర్ఘో ఓం భోస్తేదస్మాగురుచక్రిరద్భూత ఇమాయిరాదిత్యేభ్యో ఘతస్మాసనాద్రాజభ్యో జుక్వాదిహోమి శృణోతో మిత్రో అర్జమా భగో నస్తుమిధాతో వరు నో దక్షోంసా ఇమాం స్తోమం చక్రతమో మే అద్య మిత్రో అర్జమా వరు నో దిషంత ఆదిత్యాస్తు యోధారభూతరిష్టాదిత్యాసరవో గభీరా అలబ్ధాదిప్సంతో భూర్యక్షా అంత పశ్యంతి మృజోదాధర్మం రాజభ్య పరమాచిదంతి ధారయంతాదిత్యాసో జగత్సేవా విశ్వస్య భువనస్య గోపా దీర్ఘాదేయో రక్ష్యమానామృతమానస్తమానా ఋణాని విద్యామాదిత్యా అవసోవ అస్యమంధయాదిమో యుష్మాకం మిత్రవరుణా ప్రణీతౌ పరిశ్వభ్రేమధుభితాని విద్యాగోహివ అర్జమన్మిత్రమంధారక్షణ సాధురస్తి ఏనాదిత్యా అధీవోచతానో జానో దుష్పరిహంతు ధర్మ వివర్తనో అదితీరాజ పుత్రాదిద్వేషాం సర్జమాసుకేభిః ృగన్మిత్రూణస్ సమ్మోపశ్యామ భూమీరా అరిష్టా ఇస్రో భూమేర్ధారయంత్రేద్యోంత్రేణి వ్రతాభిషే అంతరేషాదిత్యామహేవోమహిత్వం దదర్శమన్మరుణమిత్రదారు శ్రీలోజలాదివ్యాధారయంత హిరణ్యజా సురజోధార భూతా అశ్వప్రజో అనిమిడా అదబ్ధా గురు సంసారితమేమత్యాయ సంవిశ్వేరాం వరుణాశిరాజాయే చ దేవాసురజేతమర్తాః సదన్నో రాస్వసరదో విదక్షే శ్యామాయోం విశుధీతాని పూర్వాః తదక్షిగాభిషేకితేన సంజ్ఞాన ప్రాదీనామాదిత్యాలోకపశ్చాత్ ఆద్యాదిత్వసవోధీర్యాదిష్పానీతో అభజం జ్యోతిరస్యాభ్యనుసరిభ్యో దదాశయం వర్ధయంతి పుష్టయశ్చ నిత్యాదిప్రథమోరుదే నమసుదావా విదతేషు ప్రదస్థ సుశీలవ సూజల సా అదబ్ధముపక్షేది వృద్ధవాజాశీలా చిత్తం గంచంతి తోన దూరాద్యాదిత్యానాం భవతి ప్రణీతౌ అదితే మిత్రవరుణోదమృజయద్వో భయం చ క్రమాగచ్చిదాగాః ఉర్వశ్యామ భయం జ్యోతిరంజమానో దీర్ఘామిశ్రాః ఉభే అస్మై భయదః సమీచీ గోషిం సుభగో నామపుష్యన్ వాదయన్యాదిభావద్ధవత సాధు అస్మై జావో వాజాభిద్రువే పాసా ఆదిత్యరిపవే విదృక్తీపతేషం రథే నారిష్టా పురావా సర్వం శ్యామ మాహం మగో నామరుణ ప్రియస్ భూరిదాభ్రామీహంధూ నమాపే రాజో రాజన్ శ్రియమాదవస్థాద్వదేవ విదతే సువీరా ఇదం కమేరాదిత్య స్వరాజో విశ్వాదిత్యభ్యస్తు మన్నా అతిజో మంద్రో యజధారాజ దేవస్సు కీర్తిం భిక్షే వరుణస్య భూరే తమో భ్రతే సుభగాధశ్యామ స్వాధ్యో వరుణ దృష్టువాంసాః ఉపాయన పుటదాం గోమాదీరాభక్తయోగజరమానాద్యూన్ తమ శ్యామ పురువీరస్ ధర్మన్ మరుతం తస్య వరుణ ప్రణేన యూజన్న పుత్రాదితేన లబ్ధాభిరామధ్వం యుజ్యాయ దేవా ప్రదీమాదిత్యో ఆదృజద్విధర్తా బృందవో వరుణశ్చయంతి నశ్రామ్యంజిన విమోచందే దేవజో నూరూయా పరిధ్వన్ విమశ్రాధాయన సదా విభాగరిధ్యామదేవరుణామృతస్ మాదంతుేదివయతో ధియం మే మాత్రవత పురహృతో అబోధం యక్షవరుణభియ సంవత్సం రాతాపో నో మా గృహాయ దామే వత్స సాద్రిమో మధ్యం వో నహిత్వదానే నిమిషశ్చనే మావధైర్వరుణజేత నిష్టావేన కృణ్వంత వసురభ్రీణంతి మాజ్యోతిడ ప్రవసతాని గన్నవిటో మృతశ్రిశ్రదో జీవసేన నమః పురాతే వర్ణోతనూనముత పరంతు విజాతబ్రవామ దేహి కంపర్వేన శ్రుతాన్య ప్రచ్యుతాని దూలభవ్రతాని తదరుణాసా వీరధమత్కృతాని మాహం రాజన్నన్యకృతేన భోజం అవ్యుష్టాయన్న భూయాది రుణాసా నో జీవాన్వరుణతాసు సాధి యో మే రాజన్యుజ్యో పాతకా భాస్వప్రేణ భయం వీరభేమహ్యమాహ స్థేయో భాజో దిప్సాది కామృగో భాత్వం తస్మాద్దరుణ బాహ్యస్మాన్ మాహం మగో నామరుణ ప్రియస్య భూరిధంసూ నమాపే మా రాజో రాజన్ సుజమాధవస్థా మృగద్వదేవమిదతే సువీరా ధృతవ్రత ఆదిత్యాజువీరా ఆలే మత్కర్తల హతూ దివాగా శృణ్వతో భోవరు నమిత్రదేవా భద్రస్య విద్వాసేహువేవ యూజం దే భా ప్రవాజూజమోజో యూజం దేడాజోత అభిక్షత్తారో అభిక్షవద్ధమద్యాచారృజాత పరం చమో నవ కృణవామాపారేణయందనే నవసభాద్యే యూయం నామిత్రరుణాదిలేజస్వతిమింద్రామరుతోదాత హయే దేవాజూయమిపజస్థతే మృతనాథమానాశమహ్యం మా భోరథో మధ్యమవాతే భూర్మాయుష్మావ స్వామిశ్రేష్మ ప్రభేగోమిమయ భూర్యా గోజన్మాదేవాతమం సాస ఆరే పాసా ఆరే అఘానీ దేవాధిపుత్రే విమీవగ్రభీష్ట అర్వాంచో అద్యభవతాయోహాద్భయమానోయం రాధ్వం దేవాజిమృగశ్రాధ్వంపదో యజత్రా మహోనామరుణ ప్రియస్ భూరియాంధూన మామే మా రాజో రాజన్ శివమాధవస్థా మృగద్వదేవ విదతే సువీరా ఋతం దేవాయ గృణతే మిత్రయింద్రాయేణ రామంధాపా ప్రథమసర్గాయమత్రిషత్పదం జనిత్రీ లిడుషా ఉవాచ మధోరథం తీరథజోషామస్మే దివేది భేధునాజోయ్యర్థ్యస్తాదభ్యంతరిక్షేధా వృత్రాయ ప్రవధం చ భార నిగంవసానగుపహీమద్రాక్మాజూధో అజగచ్చద్రుమింగా బృహస్పతేత పుషాశ్రే విద్య మృగద్వరసో అసూరస్ వీరాన్ సాగంధృషదాపురాజహిత్రుమస్మాకామింద అవక్షిప శివో అస్మానముచ్చాయేన సత్రం మందదానో నిజోర్వాహ లోకస్య సాధోతరయస్య భూరే తస్మాధ్వం క్రీడతాదింద్రగోణాహిక్రతం మృగధోజం వృథోరథ్యస్య స్థోజమానస్య చోదౌ ఇంద్రాజోమాజిమస్మాష్టమస్మిన్ భయత్తే కృణుతం లోకం నమాదమన్నశ్రవన్నోదరం బ్రహ్మవోజామసూ భోజేసి సోమం యో మే ప్రణాద్యోదధ్యోటిబోధాద్యో మా సంబంధముపగోధిరాజత్ సరస్వతిత్తమస్మాద్ధిమనుత్తీర్ఘదేశూన్ సంక్షిచ్ఛర్ధం దీయమానమింద్రో హంస వృషభం షండీకానా ఉదవాజిఘత్నర భిక్ష్యాయ సంతి విద్య ఋగస్త ఆయుధైర్శత్రోషంతం పరిధేహి రాజన్ అస్మాకేభిస్తూరూరైర్వీజాగృయాకత్వాని యోగ భూవన్ననో ధోపితాసోహత్మేషామాపసూని తమ్ వశ్రద్ధం మారోతం తమ్ నయర్భిరోపబ్రువేణవసాదీభ్యంజనం యథాయం సర్వీరం దా మహాహరం శృత్యం దివే దివే అస్మాకం మిత్రవరుణావ సంవసమాదిత్యై రుద్రైర్వసుభిశ్చాభువా ప్రజద్వయో నవత్తన్వస్వ నస్పరిశ్రవస్య భోభిడే వందోపనర్షదాః అహస్మానముదవదాదజోషసోరథం దేవాసో అభిభిక్ష్వాజయం యథాపద్యాభిస్తిత్రోనదః పృథివ్యాః సా నౌజంఘనందపాణిభిః ఉదస్య నయింద్రో విశ్వదర్ఢనిర్దివః సర్ధేరవారూదేన శుక్రతూః అనుమస్త్రాద్య మృగాభీరుతిభీరథం మహేశనజేవాజసాదయే ఉతస్య దేవో భువనస్య దక్షిణిస్తాగ్నాభిస్సజోడాజూజుభద్రథం ఇలా భగవా బృహద్దివోదరోదసీ పూఢాపురం ధిరస్సి నామధాపతీః ఉదత్యే దేవీ సుభగే మిథోదృశోరాదానక్తా జగతామపీజువాః ృషేయద్వాం పృథివీరవ్య సామజస్థానశ్చవజస్రువజాగుపస్థిరేః ఉత వశ్వం సముదిగామివ స్పర్శయర్బుభ్యోజయేకాధుతృతర్భుక్షాస్ వితాచమోదేపాన్న పాదాధువేవాధియాసమి ఏదావో వస్తుజ్యతాయత్రాదక్షం నాయవోనం చేతం శవస్య భోవాజం జకారాః సత్యర్నరథ్యోహధీతిమస్యాః అస్య మేహ్యావా పృథివీర్ధాయతో భూతమభిత్రీవచ సస్తిషాః సతః యయో రాజప్రతరం తేజితం పుర ఉపస్తు దేవసూజుర్వాం మహోదధే ఆయోరహన్నభన్మాన ఆభ్యోరీరథో దుచ్చనాభ్యోభియో సఖ్యా విద్యుదశ నస్వం నాయతామన సాతత్వే మహే అయేన సామన సాధేనుమ అద్యాభిరాసం వచ సాచిఘం తాంఘీనామి పురుహూత విశ్వ రాగామకం శుభమాం సుష్ఠుదేహో మే శృణోతు నుభకాభూత దుత్పలా శ్రీవ్యస్తమః సూర్యాజమానయా దాదు వీరం ప్రధాయ ముఖ్యం అద్య సుమనా ఉపాకాహితకస్వోషం శ్రీవాలీవృష్ణుకేజా దేవానామ శిశ్వసాహూతం ప్రజాందే విదిదిర్ఘిన యాసూ బాహుస్వం గురుశ్రుమా బహుసూపారీ తస్యై విష్పత్నీ రవిశ్రీని బాల్యేజుహోదన యా గుంగోర్యాసీని బాలీ యా రాకా యా సరస్వతీ ఇంద్రాణి మహ్వభూతయే